ఒక మిలియన్ అంటే ఎంత ఉంటుంది? పుస్తకం 3వ భాగం. మీరు లెక్కబెట్టదలిస్తే 1 నుండి 1 మిలియన్ వరకు ఉన్న అంకెలలో చాలా వరకు పెద్దవిగా పలకడానికి కష్టంగా ఉంటాయి. అయినప్పటికీ ప్రారంభంలో చిన్న అంకెలు లఘువుగా ఉన్నందువలన మీరు వాటిని వేగంగా దాటేసి 69,828 లేదా 711,499 వంటి పెద్ద అంకెలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఇటువంటి పెద్ద అంకెలను పలకడానికి మీకు సుమారుగా 2 సెకన్ల సమయం పట్టవచ్చు. మీరు ఇప్పుడు 1 నుండి 1 మిలియన్ వరకు అంకెలను లెక్కబెట్టడం ప్రారంభించారనుకోండి. మీరు తినడానికి నిద్రపోవడానికి కూడా ఆపలేదు అనుకోండి. ప్రతి అంకె పలకడానికి 2 సెకన్ల సమయం తీసుకున్నారని అనుకోండి. మొత్తం 1 మిలియన్ అంకెలు ఉన్నాయి కదా. అందువలన మొత్తం అన్ని అంకెలు లెక్కబెట్టడానికి మీకు 2 మిలియన్ల సెకన్ల సమయం పడుతుంది. 2 మిలియన్ల సెకన్లు అనగా 33,333 నిమిషములకు సమానం, అనగా 555.5 గంటలు, అనగా సుమారు 23 రోజులు. మీరు 1 నుండి 1 బిలియన్ వరకు లెక్కబెట్టే క్రమంలో మీరు 1 మిలియన్ అంకెలు పలకడానికి కన్నా ఎక్కువ సమయం పట్టే అంకెలు ఉంటాయి. ఉదాహరణకు ఇవి పలకడానికి ప్రయత్నించండి. 98,726,803 లేదా 347,996,268. ప్రతి సంఖ్యను పలకడానికి మీకు ఎంత సమయం పట్టింది? మీరు వేగంగా పలకగలిగితే అంత పెద్ద సంఖ్యను 3 సెకన్లలో పలకగలుగుతారు. నిజానికి మీరు అన్ని అక్షరాలను స్పష్టంగా పలకగలిగితే బహుశా మీకు 3 సెకన్ల కంటే కొద్దిగా ఎక్కువ సమయం పడుతుందేమో. కానీ కొన్ని సంఖ్యలు, అనగా 22 లేదా 4,500, పలకడానికి తేలికగా ఉంటాయి. అందువలన 3 సెకన్ల సమయం అనేది 1 నుండి 1 బిలియన్ వరకు ఉన్న సంఖ్యలు పలకడానికి తగిన సగటు సమయం అని మనం అంగీకరించాలి. అందువలన 1 బిలియన్ ఉన్న ఈ సంఖ్యలన్నిటినీ లెక్కబెట్టడానికి మీకు 3 బిలియన్ల సెకన్ల సమయం పడుతుంది, అనగా 50 మిలియన్ల నిమిషములు, 833,000 గంటలు లేదా 34,000 రోజులు, అనగా సుమారు 95 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి, ఇది మీరు విరామం తీసుకోకుండా ఉన్నప్పుడు మాత్రమే ఈ సమయం పడుతుంది. మీరు 1 నుండి 1 ట్రిలియన్ వరకు లెక్కబెట్టే క్రమంలో మీరు 1 బిలియన్ అంకెలు పలకడానికన్నా ఎక్కువ సమయం పట్టే పెద్ద అంకెలు ఉంటాయి. వాటిని పలకడానికి పట్టే సగటు సమయం కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రయత్నించండి. ఉదాహరణకు 369,472,888,227. దీనికి మీకు ఎంత సమయం పట్టింది? 1 ట్రిలియన్ వరకు లెక్కబెట్టేటప్పుడు సగటున 1 అంకెను పలకడానికి 6 సెకన్ల సమయం పడుతుందని నేను చెప్పగలను. గుర్తుపెట్టుకోండి, మీరు ప్రతి అక్షరాన్ని పలకవలసి ఉంటుంది. అంటే దాని అర్థం 1 ట్రిలియన్ అంకెలు లెక్కబెట్టడానికి 6 ట్రిలియన్ సెకన్ల సమయం లేదా 190.259 సంవత్సరాల సమయం పడుతుంది. ఊహించండి, ఆధునిక విజ్ఞాన శాస్త్రం మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా కాలం క్రితమే అమరత్వం యొక్క రహస్యాన్ని కనిపెట్టింది.